అపురూపరూపుడు కాణిపాకవాసుడు, అపురూపరూపుడు కాణిపాకవాసుడు, అవనిలో మహిమలున్న విఘ్ననాథుడు. అపురూపరూపుడు కాణిపాకవాసుడు, అపురూపరూపుడు కాణిపాకవాసుడు. కాణిపాకపురిలోన వెలసెను స్వరూపుడై, కాణిపాకపురిలోన వెలసెను స్వరూపుడై, వాసించడి పరమాత్మ గణనాథుడాతడే. దిశ దిశలా దిశ దిశలా తన మహిమలు తేజలిల్ల చేసడి, దిశ దిశలా తన మహిమలు తేజలిల్ల చేసడి. అగుణిత గుణగణనాథుడు విశ్వస్వరూపుడు, అపురూపరూపుడు కాణిపాకవాసుడు, అపురూపరూపుడు కాణిపాకవాసుడు. కనులలోని ఆ కరుణ కాంతి నన్ను పిలిచే, నీ కనులలోని ఆ కరుణ కాంతి నన్ను పిలిచే, దరి చేరి నిన్ను శరణు వేడమన్నది. శరణంటిని శరణంటిని శరణు శరణంటిని శరణంటిని శరణు శరణంటిని, నీ చరణాలే గతి అని వేడుకుంటిని. అపురూపరూపుడు కాణిపాకవాసుడు, అపురూపరూపుడు కాణిపాకవాసుడు, అవనిలో మహిమలున్న విఘ్ననాథుడు. అపురూపరూపుడు కాణిపాకవాసుడు, అపురూపరూపుడు కాణిపాకవాసుడు.